మెదడు చరిత్ర పుస్తకం 7వ భాగం. కానీ నాడీధాతువు ఓ సిన్సీషియం లాంటిదని భావించటంలో మొట్టమొదటి నాడీ శాస్త్రవేత్తలు పప్పులో కాలేశారనే చెప్పాలి. వాళ్ళు అలా అనుకోవడానికి కారణం ఆ రోజులలో సూక్ష్మదర్శినుల శక్తి సామర్థ్యాలలోని పరిమితులే. రెండు నాడీ కణాల మధ్య అతి సన్నని సంధి ఉంటుంది. అది ఎంత సూక్ష్మమైనదంటే ఆ రోజులలో లభ్యమయ్యే సూక్ష్మదర్శినులలో దానిని చూడటం సాధ్యం అయ్యేది కాదు. అప్పటి సూక్ష్మదర్శినుల వలన మరో సమస్య కూడా తలెత్తింది. కణంలో అధిక శాతం నీరే కనుక కణాలు చాలా మటుకు పారదర్శకంగా ఉంటాయి. కనుక సూక్ష్మదర్శనంలో చూసిన ఈ పారదర్శకత వల్ల కణానికి కణానికి మధ్య ఎడాన్ని గుర్తించడం కష్టం. ఈ సమస్యని అధిగమించిన వాడు కామిలో గాల్జీ. కణానికి రంగు వేసే కొత్త పద్ధతిని కనిపెట్టాడు గాల్జీ. అలా రంగు వేసిన కణజాలాన్ని సూక్ష్మదర్శనంలో చూసినప్పుడు ఖాళీ నేపథ్యం మీద కణం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఈ కొత్త పద్ధతికి గాల్జీ పద్ధతి అని పేరు వచ్చింది. సూక్ష్మదర్శిని సాంకేతిక చరిత్రలో ఇదో మైలురాయి అయ్యింది. గాల్జీ కనిపెట్టిన ఈ కొత్త పద్ధతిని అద్భుతంగా వాడుకున్నాడు రేమాన్ ఈ కాహాల్. మెదడులో వివిధ ప్రాంతాలకు చెందిన నాడీ ధాతువును తెచ్చి సూక్ష్మదర్శినిలో చూశాడు కాహాల్. మెదడు వెనక భాగంలో ఉండే సెరిబెల్లం అనే ఓ భాగం నుండి తీసిన పుర్కిన్యే కణం అనే ఓ నాడీ కణాన్ని సూక్ష్మదర్శినిలో చూస్తూ కాహాల్ ఈ కింది చిత్రం వేశాడు. మామూలుగా నాడీ కణాలలో ఉండే తీగల కన్నా ఈ కణానికి తీగలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. జడలమరి లాంటి ఈ కణంలో 100,000కి పైగా నాడీ తీగలు ఉంటాయి. ఈ విధంగా సూక్ష్మదర్శినితో చేసిన పరిశోధనల సహాయంతో మెదడు అంటే నాడీధాతువు అంటే ఎలాంటి విభాగాలు విభేదాలు లేని చలిమిడి ముద్ద లాంటిది కాదని, అందులో ప్రత్యేక అంశాలైన నాడీ కణాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేరువేరుగా ఉన్నాయని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇతర కణాలకి నాడీ కణాలకి మధ్య ముఖ్యమైన తేడా విరబోసుకున్న కురుల లాంటి ఆ నాడీ తీగలు. నాడీ కణాలకి దేనికదే ప్రత్యేక అస్తిత్వం ఉన్న ఈ తీగల ద్వారా అవి ఒకదాన్నొకటి సంపర్కించుకుంటున్నాయని ఊహించాడు కాహాల్. ఒకదానితో ఒకటి సంభాషించుకుంటున్నాయని అనుకున్నాడు. ఆ విధంగా మెదడు అసంఖ్యాకమైన నాడీ కణాలతో కూర్చబడ్డ అత్యంత సంక్లిష్టమైన జాలం అని ఊహించుకున్నాడు కాహాల్. ఈ భావనకే న్యూరాన్ సిద్ధాంతం అని పేరు. మెదడులో సూక్ష్మస్థాయి పరిజ్ఞానానికి సంబంధించి ఎన్నో విప్లవాత్మకమైన పరిణామాలు తెచ్చిన రేమాన్ ఈ కాహాల్కి 1906లో నోబెల్ పురస్కారం లభించింది. నాడీ కణాల మధ్య నిజంగానే కొంత ఎడం ఉందని నిరూపించడానికి మరికొంతకాలం ఆగాల్సి వచ్చింది. గత శతాబ్దపు తొలి దశాబ్దంలో రాస్ హారిసన్ అనే నాడీ శాస్త్రవేత్త ఎదుగుతున్న పిండంలో నాడీ మండలం ఎలా రూపొందుతుందో పరిశోధించాడు. పిండంలో రూపుదిద్దుకుంటున్న మెదడులో తొలి దశలలో నాడీ కణాల తీగలు ఇంకా వాటి లక్ష్యాలని చేరుకుని ఉండవు. ప్రతి నాడీ కణం అది సంపర్కించగోరే మరో నాడీ కణం దిశగా తన తీగలని చేతులని చాచుతున్నట్టుగా పొడిగిస్తూ పంపుతుంది. ఆ కారణం చేత ఒక దశలో రెండు కణాల మధ్య బంధం లేకున్నా తదనంతరం వాటిని కలుపుతూ తీగలు ఏర్పడవచ్చు. పిండం యొక్క పురోగతిని క్రమబద్ధంగా దశల వారీగా సూక్ష్మదర్శనంలో పరిశీలించినప్పుడు నాడీ కణాల మధ్య తీగలు ఇంకా కలుసుకునే సందర్భాలు ఎన్నో కనిపించాయి. కనుక నాడీ కణాలు ప్రత్యేకమైన అంశాలు అని, నాడీ తీగల వల్ల ఏర్పడ్డ బంధాలు మధ్యలో వచ్చినవని, మొదటి నుండి ఉన్నవి కావని రూఢి అయింది.